పదమా వంటి మొగ్గ విచ్చుకోక తప్పదమ్మా చిత చితలాడు ఈ చెందులు జతులాడాలి జత చేరుకో చందమామ సారి పెట్టుకో హద్దు లేదు ఈ హాయిలో ఒకగాలు సోకితే కోరికన్నదే ఏ గదా మడగట్టేసి బిర్యానీ చీర కట్టు కానాగునా కోణమే ఎక్కడో పూల బాణమై తొడగొట్టేసి జడివానకే గొడుగే శాను తల దాచుకో చితలాడు ఈ చిందులు జతులాడాలి జత చేరుకో